నానాత్వ నిషేధము పరిపూర్ణ మనాద్యంతమప్రమేయమవిక్రియం ఏకమేవాద్వయం బ్రహ్మనేహ నానాస్తి కించన 466. బ్రహ్మ బ్రహ్మ పరిపూర్ణ అంతటను నిండినది అనగా దేశ పరిచ్ఛేదము లేనిది, అనాద్యంతం ఉత్పత్తి వినాశములు లేనిది, అప్రమేయం మనస్సుచే గ్రహింపశక్యము కానిది, అవిక్రియం పరిణామము లేనిది, ఏకం స్వగతభేదములు లేనిది, ఏవ సజాతీయభేదములు లేనిది, అద్వయం విజాతీయ భేదములు లేనిది. ఇహ ఈ బ్రహ్మమందు కించన కొంచెమైనను నానా నానాత్వము అనగా భేదము నాస్తి లేదు. ఈ విధముగ శృతి బ్రహ్మ సకలవిధ భేదరహితామని చెప్పుచున్నది. నానాత్వ నిషేధము 527. మనసే వాసుద్రష్టవ్యం నేహ నానాస్తి కించన మృత్యోహ సమృత్యు మాప్నోతి యైహ నానేవ పశ్యతి. బ్రహ్మను గూర్చి తెలుసుకొనుటకు మనస్సు ఒక్కటియే సాధనము. ఈ బ్రహ్మయందు ఎట్టి భేదమును లేదు. ఈ బ్రహ్మయందు భేదమును చూచెడివాడు మృత్యువు నుండి మరియొక మృత్యువును పొందుచుండిను సంసార నిమగ్నుడగును అని బృహదారణ్యక్ శృతి చెప్పుచున్నది. ఏకమేవాడ్వయం అను పదములచే ఏకమేవాద్వితీయం అను ఛాందోగ్య శృతి యొక్క అర్థకో నువాదము చేయబడినది. ఏల్ అవ శృతివాక్యములలోనున్న శబ్దములను శృత్యర్థమును అనుసరించు స్వీయ శబ్దములను ప్రయోగించి పరమార్థతత్వమును చెప్పుచున్నారు. సదనం చిదనం నిత్యమానందఘనమక్రియం ఏకమేవాద్వయం బ్రహ్మనేహ నానాస్తి కించన 467. ఘనః అనగా మూర్తి బ్రహ్మ సదనం సత్తు శరీరముగా కలది, చిర్ఘనం చిత్తు శరీరముగా కలది, నిత్యం నిత్యమైనది, ఆనందఘనం అనందమే శరీరముగా కలది అనగా సచ్చిదానంద స్వరూపమని యర్థము. 485 నుండి 471 వరకు 7 శ్లోకములలో ఉత్తరార్ధములు సమానములు. ప్రత్యేకికరసం పూర్ణ మనంతం సర్వతోముఖం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన 468. బ్రహ్మ ప్రత్యేకికరసం సర్వాత్మభూతమైనది, పూర్ణం సర్వవ్యాప్తమైనది, అనంతం నాశరహితమైనది, సర్వతోముఖం సర్వాత్మభూతమగుటచే అంతటను ముఖము కలది. త్వం జాతో భవసి విశ్వతో ముఖః నీవు జన్మించినవాడవై అనగా సకల భూతరూపమున ఆవిర్భవించినవాడపై అన్ని వైపుల ముఖము కలవాడపగుచున్నావు అని శృతి వాక్యం కూడా చెప్పుచున్నది. శ్రీవివేక చూడామణి అహేయ మనుపాదేయ మనాధేయ మనాశ్రయం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన 463. ఇది ప్రతి ఒక్కరికిని ఆత్మస్వరూపమేగాన అహేయం విగుప తగనిది, అనుపాచేయం గ్రహింప శక్యము కానిది, అనాధేయం ప్రపంచరహిత సుగుటచే ఆవేయను తనపై ఉండు మరియొక వస్తువేదియులేనిది, అనాశ్రయమాశ్రయ హితమైనది అనగా ఆధారశూన్యము అహేతుం అనుపాయం అనుపదములకు దోషరహితము నిర్గుణము అని కూడా అర్థము చెప్పవచ్చును. నిర్గుణం నిష్కలం సూక్ష్మం నిర్వికల్పం నిరజనం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన 470. నిర్గుణం గుణరహితమైనది, నిశలందరుణ్యము, సూక్ష్మం సూక్ష్మమైనది, నిర్వికల్పం వికల్పశూన్యము, నిరంజనం ఇతర సంబంధములేనిది, వ్యాఖ్యలేదు. అనిరూప్య స్వరూపం యన్మనోవచముగోచరం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన 471. యత్ ఏ కారణము వలన మనోవచాంశస్నకును వాకులకును అగోచరం గోచరము కానిదో తత్ ఆ కారణము వలన అని రూప్య స్వరూపం ఇది ఇట్లు అని నిరూపింప శక్యము కాని స్వరూపము కలది. ఈ విషయమునే శిష్యుని వాక్యముగా వాచావక్తు మసక్యమేపా మనసామంతుం స్లో 483 అని చెప్పనున్నారు. సతీ సమృద్ధం స్వతః సిద్ధం శుద్ధం బుద్ధం అనిదృశం ఏకమేవాద్వయం బ్రహ్మనేహ నానాస్తి కించన. 472. సతెల్లప్పుడును ఉండునది, అందుచే అబాధ్యమైనది, సమృద్ధం అఖండానందరూపమైనది, స్వతః సిద్ధం ప్రత్యక్షాది ప్రమాణము. 529. నానాత్వ నిషేధము లన్నియు దీని మూలముననే ప్రవర్తించునుగాన దీని విషయమున ఏ ప్రమాణములను ప్రవర్తించవు. అందుచే స్వసం వేద్యము. శుద్ధం దోషములచే స్పృశింపబడనిది, బుద్ధం జ్ఞానస్వరూపమైనది, అనిదృశం సాటిలేనిది, అతిసూక్ష్మమైన విషయమును అవిచ్ఛిన్నముగా బుద్ధియందు ప్రవేశపెట్టుటకై శృత్యుక్తమగు బ్రహ్మపదార్థమును గూర్చి ఈ విధముగానే చెప్పవలసియుండును. అందుచే ఇట్టి ప్రదేశములందు పౌనరుత్య దోషమున్నదను శంక చేయరాదు.